118 హరికేశ సఖి సం భా హరికేశ సభీ హరేహ హరిద్వనాహ కేశాహ శిరోరుహాహయస్య హిరణే శ్మశ్రు హిరణ్యకేశ ఇలిశ్రుతే తస్య సఖి ప్రయోజన మనపేక్య ఉపకారిణీత్యర్థ 197 శంకర గ్రంథ రత్నావళి యద్వా నజ్జన నీలేన హరిణా విష్ణునా సమాహ కేశాః అస్య సంతితి సర్వాంగ సుందర నిత్యయనన చిద్రూప సహిత కామేశ్వరః తస్య సఖీ ఓం హరికేశ సఖ్యై నమః. ఆం వి కామేశ్వరుడు పింగకేశుడు పచ్చని కేశ ములుగలవాడు. హిరణ్యశ్మశ్రుహ హిరణ్యకేశ పరమేశ్వరుడు బంగారు రంగుగల మీసములు కేశములు గలవాడని ఛాందోగ్య శృతి చెప్పుచున్నది. ఆయన సఖ అనగా ప్రయోజన మహేక్షించక యుపకారము చేయనదిగాన భగనతి హరికేశ సఖీ అని స్తననీయగుచున్నది. జీవ్ అథనా సర్వాంగసుందరుడు నిత్యవనుడు చిచ్ఛక్తి సహితుడునైన కామేశ్వరుడు మేఘశ్యామల దేహుడై నా విష్ణువు యొక్క దేహఛాయతో సమానమైన కేశములు గలవాడు. తాదృశ కామేశ్వరుని సఖగాన కామేశ్వరి హరికేశ సఖి యనుచు భక్తులచే ధ్యాయమాన ఎగుచున్నది.